నీకేమేమి అయినది? ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది? ఏమో ఏమో ఇది నాకేమో ఏమైనది. కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి, కురులలో ముంగురులలో నా కోరికలూగినవి. ఏమో ఏమో ఇది నాకేమో ఏమైనది? ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమైనది? సిగ్గెందుకో నా అందాల బొమ్మకు, అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు. ఏమో ఏమో ఇది నాకే.